అత తృతీయాష్టక ప్రథమ ప్రశ్న ప్రారంభ. అభ్యర్ణ పాతు కృత్తికా నక్షత్రం దేవమింద్రియం ఇదమాసాం విచక్షణం హవిరాసం జుహోతన యస్య భాంతి రశ్మయో యస్య కేతవః యస్యేనా విశ్వా భువనాని సర్వా సకృత్తికాభిరభిసంవసానః అర్ణ్యర్ణో దేవః సువితే దధాతు ప్రజాపతే రోహిణే వేతు పత్నీ విశ్వరూపా బృహతే చిత్రభానుః సానో యజ్ఞస్య సువితే దధాతు యథా జీవేమ శరదః సవీరాః రోహిణీ దేవ్యుదగాత్ పురస్తాత్ విశ్వారూపాణి ప్రతిమోదమానా ప్రజాపతికిం హవిషా వర్ధయంతి ప్రియా దేవానాముపజాతు యజ్ఞం సోమో రాజా మృగశీర్షేణ ఆగన్ శివన్నక్షత్రం వృజమస్య ధామ ఆప్యాయమానో బహుధా జనేషు రేత ప్రజాయజమానే దధాతు యత్తే నక్షత్రం మృగశీర్షమస్తి ప్రియగం రాజన్ ప్రియతమం ప్రియాణాం తస్మై తే సోమ హవిషా విధేమ షన్నజేభిద్విపదేశం చతుష్పదే ఆర్ద్రయా రుద్ర ప్రథమానజేతి శ్రేష్టో దేవానాం ప్రతిరగ్నియానాం నక్షత్రమస్య హవిషా విధేమ మాన ప్రజాగుమ్రీరుషణ్మోత వీరాన్ ఏతి రుద్రస్య పరిణో వృణక్తో ఆర్ద్రానక్షత్రం జుషతాగం హవిర్ణః ప్రముంచమానో దురితాని విశ్వా అపాఘషగం సన్నుదతామరాతిం పునర్నో దేవ్యదితి స్పృణోతు పునర్వసూనః పునరేతాన్ యజ్ఞం పునర్నో దేవా అభియంతు సర్వే పునః పునర్వో హవిషా యజామః దేవాన దేవ్యదితిరనర్వా విశ్వస్య భర్త్రే జగతః ప్రతిష్టా పునర్వసో హవిషా వర్ధయంతి ప్రియం దేవానామప్యేతు పాథః బృహస్పతిః ప్రథమం జాయమానః శిష్యం నక్షత్రమభిసంబభూవ శ్రేష్ఠో దేవానాం ప్రతదాసు విష్ణుః దిశో న సర్వా అభయం నో అస్తో శిష్యః పురస్తాదుతమధ్యతో నః బృహస్పతిర్నః పరిపాదు పశ్చాత్ బాధేతాన్వేషో అభయం కృణుతాం సువీర్యస్య పతయస్యామ ఇదగుం సర్పేభ్యో హవిరస్తు జుష్టం ఆశ్రేషా ఏషామనుజంతి చేతః యే అంతరిక్షం పృథివీం క్షియంతి తేన సర్పాసో హవమాగమిష్ఠాః యే రోచనే సూర్యస్యాపి సర్పాః యే దివం దేవే మనసంచరంతి ఏషామాశ్రేష అనజంతి కామం ఏభ్యః సర్పేభ్యో మధుమజ్జుహోమి ఉపహూతాః పితరో యే మఘాసు మనోజవసుకృతసుకృత్యాః తేనో నక్షత్రే హవమాగమిష్ఠాః స్వధాభిర్యజ్ఞం ప్రయతం జుషంతా యే అగ్నిదగ్ధా యేనగ్నిదగ్ధాః ఏమం లోకం పితరః క్షియంతి యాదిశ్చ విద్మయాగుం ఉచన ప్రవిద్మ మఘాసు యజ్ఞగుం సుకృతం జుషంతాం గవాం పతి ఫల్గునే నామసి త్వం అదర్జమన్ వరుణమిత్రచారు తంత్వా భజగుం సరితారగుం సమేనాం జీవా జీవంతముపసంవిశేమ ఏనేమా విశ్వా భువనాని సంజితా యస్య దేవా అనుసంయంతి చేతః అర్యమారాజాజరస్తు విష్మాన్ ఫల్గునీనా వృషభోరోరవేతి శ్రేష్టో దేవానాం భగవో భగాసి తత్వా విదుః ఫల్గునేస్తస్య విత్తాత్ అస్మభ్యం క్షత్రమజరగుం సువీర్యం వోమదశ్వవదుపసన్ను దేహ భగోహ దాతా భగజిత్ ప్రదాతా భగో దేవీ ఫల్గునీరావివేశ భగస్యేత్తం ప్రసవంగమేమ యత్ర దేవైః సహమాదం వదేమ ఆయాతు దేవః సవితోపజాతు హిరణ్యజేన సువృతారథేన వహనహస్తగం సుభగం విద్మనాపసం ప్రయచ్చంతం పపురిం పుణ్యమచ్చ హస్త ప్రయచ్చమృతం వసీయ దక్షిణేన ప్రతిగృహ్ణీమయేనత్ దాతారమద్య సవితా విదేయ యో నో హస్తాయ ప్రసువాతి యజ్ఞం త్వష్టా నక్షత్రమభ్యేతి చిత్రాం సుభగం సహంయుగతికిం రోచమానాం నివేశయన్ అమృతాన్ మర్త్యాదిశ్చ రూపాణి పిగంషన్ భువనాని విశ్వా తన్నస్త్వష్టా తదు చిత్రా వితష్టాం తన్నక్షత్రం భూరిదా అస్తు మహ్యం తన్న ప్రజాం వీరవతీగుం సనోతు గోభిర్నో అశ్వైః సమనక్తు యజ్ఞం వాయుర్నక్షత్రమభ్యేతి నిష్ట్యా తిగ్మశృంగో వృషభోరోరువాణ సమీరయన్ భువనామాధరిష్వా అపద్వేషాగుంసి నుగతామరాదీ తన్నో వాయుస్తదునిష్ట్యా శృణోతు తన్నక్షత్రం భూరిదా అస్తు మహ్యం తన్నో దేవాసో అనుజానంతు కామం యథాకరే మధురితాని విశ్వా దూరమస్మచ్చత్రవోయంతు భీతా తదింద్రాగ్నేకృణుతాం తద్విశాఖే తన్నో దేవా అనుమదంతు యజ్ఞం పశ్చాత్పురస్తాదభయన్నో అస్తు నక్షత్రాణామధిపత్నీ విశాఖే శ్రేష్టావింద్రాగ్నే భువనస్య గోపౌ విశోచ శత్రూనపబాధమానౌ అపక్షుధన్నుగతామరాతిం పూర్ణా పశ్చాదుత పూర్ణా పురస్తాత్ ఉన్మధ్యరః పూర్ణమాసీ జిగాయ తస్యాం దేవా అధికం వసంతః ఉత్తమేనాచ ఇహమాదయంతాం వృద్ధి సువర్చాయువతిః సజోషాః పౌర్ణమాశ్చిదగాచ్చోభమానా ఆప్యాయజంతి దురితాని విశ్వాః పురందుహాయజమానాయ యజ్ఞం యుద్ధ్యాస్మహవ్యేర్నమసోపసద్య మిత్రం దేవం మిత్రధేయన్నో అస్తు అనురాధాన్ హవిషా వర్ధయంతః శతంజీవేమ శరదస్య వీరాః చిత్రం నక్షత్రముదగాత్ పురస్తాత్ అనురాధాత ఇతి యద్వదంతి తన్మిత్రయేతి పశుభిర్దేవజానైః హిరణ్యజైర్వితతైరంతరిక్షే ఇంద్రో జ్యేష్ఠామను నక్షత్రమేతి యస్మిన్ వృత్రం వృత్రతోర్జే తతార తస్మిన్ వయమమృతం దుహానాః క్షుధంతరే మధురితిం దురిష్టిం పురంతరాయ వృషభాయ ధృష్ణవే అషాఢాయ సహమానాయ మేభుషే ఇంద్రాయ జ్యేష్ఠా మధుమద్దుహానా పురంకృణోతి యజమానాయ లోకం మూలం ప్రజాం వీరవతీం విదేయ పరాచ్యేతు నిరతిః పరాచా లోభిర్నక్షత్రం పశుభిః సమక్తం అహర్భూజాద్యజమానాయ మహ్యం అహర్నో అర్ధ్యసువితే దధాతు మూలన్నక్షత్రమితి యద్వదంతి పరాచీం వాచా నిర్వృతిన్నుదామి శివం ప్రజాయై శివమస్తు మహ్యం యా దివ్యా ఆపః పయసా సంబభూవుః యా అంతరిక్ష ఉత పార్థివీర్యాః యా సామషాఢా అనుజంతి కామం తాన ఆపశ్యగ్రస్యో నాభవంతు యాశ్చతోప్యాయాశ్చ నాద్యాః సముద్రియాః యాశ్చ వేషంతే ఋతప్రాసచీర్యాః యా సామషాఢా మధుభక్షయంతి తాన ఆపశ్యగ్రస్యో నాభవంతు తన్నో విశ్వే ఉపశృణ్వంతు దేవాః తదషాఢా అభిసంయంతు యజ్ఞం తన్నక్షత్రం వ్రథతాం పశుభ్యః ఋషిర్వృష్టిర్యజమానాయ కల్పతాం శుభ్రాః కన్యాయువతయః సుపేషసః కర్మకృతః సుకృతో వీర్యావతీః విశ్వాన్ దేవాన్ హవిషా వర్ధయంతీః అషాఢాః కామముపజాంతు యజ్ఞం యస్మిన్ బ్రహ్మాభ్యజయత్ సర్వమేతత్ అముంచ లోకమిదముచ సర్వం తన్నో నక్షత్రమభిజిద్విజిత్య శ్రియం దధాత్వహృణీయమానం ఉభౌ లోకౌ బ్రహ్మణా సంచితేమౌ తన్నో నక్షత్రమభిజిద్విచష్టా తస్మిన్ వయమ్ వృతనా సంజయేమ తన్నో దేవాసో అనుజానంతు కామం శృణ్వంతి శ్రోణామృతస్య గోపాం పుణ్యామస్యా ఉపశృణోమి వాచం మహీం దేవీం విష్ణుపత్నీమజోర్యాం ప్రతీచీమేనాగం హవిషా యజామః త్రేధా విష్ణురునుగాయో విచక్రమే మహీం దివం పృథివీమంతరిక్షం తచ్చ్రోణైతి శ్రవగిచ్ఛమానా పుణ్యగ్రశ్లోకం యజమానాయ కృణ్వతి అష్టౌ దేవా వసవః సోమ్యాసః చతస్రో దేవీ రజరాశ్రవిష్ఠాః తే యజ్ఞం పాంతు రజసః పరస్తాత్ సంవత్సరేణమృతగ్ స్వస్తి యజ్ఞం నః పాంతు వసవః పురస్తాత్ దక్షిణతోభియంతు శ్రవిష్ఠాః పుణ్యం నక్షత్రమభిసంవిశామ మానో అరాతిరఘశగుంసాగన్ క్షత్రస్య రాజా వరుణోధిరాజ నక్షత్రాణాగుంశతభిషగ్వసిష్ఠః తౌ దేవేభ్యః కృణుతో దీర్ఘమాయుః శతకం సహస్రాభేషజాని ధత్తః యజ్ఞం నో రాజా వరుణ ఉపజాతో తన్నో విశ్వే అభిసంయంతు దేవాః తన్నో నక్షత్రగుంశతభిషగ్జుషాణం దీర్ఘమాయుః ప్రతిరద్భేషజాని అజగేకపాదుదగాత్పురస్తాత్ విశ్వాభూతాని ప్రతిమోగమానః తస్య దేవాః ప్రసవయ్యంతి సర్వే ప్రోష్ఠపదాసో అమృతస్య గోపాః విభ్రాజమానః సమిధాన ఉగ్రః ఆంతరిక్షమరుహజగంజ్యాం తగంసోర్గం దేవమజమేకపాదం ప్రోష్ఠపదాసో అనుజంతి సర్వే అహిర్బుద్ధియః ప్రసమానయేతి శ్రేష్టో దేవానామృతమానుషాణాం సంబ్రాహ్మణాః సోమపాః సోమ్యాసః ప్రోష్ఠపదాసో అభిరక్షంతి సర్వే చత్వారయేకమభికర్మ దేవాః ప్రోష్ఠపదాసైనియాని వదంతి తే బుద్ధియం పరిషద్యగ్రస్తువంతః అహిగుం రక్షంతి నమసోపసద్య ఊషారేవత్యన్వేతి పంథాం ముష్లిపతి పశుపావాజపస్త్యౌ ఇమాని హవ్యా ప్రయతాజుషాణా సుగైర్నోజానైరుపజాతాం యజ్ఞం క్షుద్రాన్ వశోన్ రక్షతు రేవతీనః గావో నో అశ్వాగుం అన్వేతు పూషా అన్నగుం రక్షంతో బహుధా విరూపం వాజగుం సనుతాం యజమానాయ యజ్ఞం తదశ్వినావశ్వజుజోపజాతాం శుభంగమిష్ఠౌ సుజమేభిరశ్వైః సన్నక్షత్రగం హవిషా యజంతౌ మధ్వా సంతృక్తౌ యజుషా సమక్తౌ యౌ దేవానాం భిషజౌ హవ్యవాహౌ విశ్వస్య దూతావమృతస్య గోపౌ తౌ నక్షత్రం జుజుషాణోపజాతాం నమోస్విభ్యాం కృణమోస్వజుభ్యాం అపపాప్మానం భరణేర్భరంతు తద్యమో రాజా భగవాన్ వితష్టాం లోకస్య రాజా మహతో మహానిహి సుగన్నః పంథామభయం కృణోతు యస్మిన్నక్షత్రే గమయేతి రాజా యస్మిన్నేనమభ్యషించంత దేవాః తదస్య చిత్రగం హవిషా యజామ అపపాప్మానం భరణేర్భరంతు నివేశనీయత్తే దేవా అదధుః నవో నవో భవతి జాయమానో యమాదిత్యా అహంశుమాప్యాయజంతి ఏ విరూపే సమనసా సంయజంతి సమానంతం త్వం పరితాతనాతే విభో ప్రభో అనుభో విశ్వతో హువే తేనో నక్షత్రే హవమాగమేతం వయం దేవీ బ్రహ్మణా సంవిధానా సురత్నాసో దేవవీతిం దధానాః అహోరాత్రే హవిషా వర్ధయంతః అతిపాప్మానమతిముక్త్యాగమేమ ప్రత్యవదృశ్యాయతి ఇచ్ఛంతి దుహితా దివః అహో మహే వృణుతే చక్షుషా తమో జ్యోతిష్కృణోతి సూనరీ ఉదుశ్రియా సచతే సూర్యః స ఉద్యన్నక్షత్రమక్షిమత్ తవేదృషోర్యుషి సూర్యస్య చ తం భక్తేన గమేమహి తన్నో నక్షత్రమక్షిమత్ భానుమత్తేజ ఉచ్చరత్ ఉపయజ్ఞమిహాగమత్ ప్రణక్షత్రాయ దేవాయ ఇంద్రాయేందుగుం హవామహే సనః సవితాసు వత్సనిం పుష్టిదాం వీరవత్తమం ఉదుత్యం చిత్రం అదితిర్న ఉరుష్యతు మహీమూషు మాతరం ఇదం విష్ణః ప్రదద్విష్ణు అగ్నిర్మూర్ధా భువః అనునోద్యానుమతిరన్విదనుమతే త్వం హవ్యవాహద్యస్విష్టం అగ్నిర్వారకామయత అన్నాదో దేవానాగస్యామితి సజేతమగ్నజే కృత్తికాభ్యపురోడాశమష్టాకపాలం నిరవవత్ తదో వీసోన్నాదో దేవానామభవత్ అగ్నిర్వై దేవానామన్నాదః యథా హవా అగ్నిర్దేవానామన్నాదః ఏవగం హవా ఏష మనుష్యాణాం భవతి యేతేన హర్షా యజతే యగుచైన దేవం వేద సోత్ర జుహోతి అగ్నయే స్వాహ కృత్తికాభ్య స్వాహ అంబాయై స్వాహ దులాయై స్వాహ విడప్నే స్వాహ భ్రజంత్యై స్వాహ మేఘజంత్యై స్వాహ వర్షజంత్యై స్వాహ క్షుపణీకాయై స్వాహేతి ప్రజాపతిః ప్రజా అసృజత తా అస్మాత్ సృష్టాః పరాశీరాయన్ తాకాకుం రోహిణీమభ్యధ్యాయత్ సోకామయత ఉపమావర్తేత సమేనయా గచ్చేయేతి సయేతం ప్రజాపతయే రోహిణ్యై చరున్నిరవపత్ తతో వై సాతముపావర్తత సమేనయా గచ్చత ఉపహవాయేనం ప్రియమావర్తతే సంప్రియేణ గచ్చతే య ఏతేన హర్షా యజతే యౌచైన దేవం వేద సోత్ర జుహోతి ప్రజాపతయే స్వాహ రోహిణ్యై స్వాహ రోచమానాయై స్వాహ ప్రజాభ్య స్వాహేతి సోమో వా అకామయత దోషహీనాగుం రాజ్యమభిజయేయమితి స ఏతగుం సోమాయ మృగశీర్షాయ శ్యామాకం శరుం పయసి నిరవపత్ తతో వై స ఓషధీనాగుం రాజ్యమభ్యజయత్ సమానానాగుం హవై రాజ్యమభిజయతి య ఏతేన హర్షా యజతే యౌచైన దేవం వేద సోత్ర జుహోతి సోమాయ స్వాహ మృగశీర్షాయ స్వాహ ఇంబకాభ్య స్వాహౌషధేభ్య స్వాహ రాజ్యాయ స్వాహాభిజిత్యే స్వాహ రుద్రవ అకామయత పశుమాన్ శ్యామితి స ఏతగుం రుద్రాయార్ద్రాయై ప్రయ్యంగమం చరుం పయసి నిరపపద్ తతో వై స పశుమానభవత్ పశుమాన్ హవై భవతి య ఏతేన హవిషా యజతే యౌచైన దేవం వేద సోత్ర జుహోతి రుద్రాయ స్వాహార్ద్రాయై స్వాహ పిన్వమానాయై స్వాహ పశుభ్య స్వాహేతి రిక్షావాల్యమలోమకాసీత్ సాకామయత ఓషధే గర్వనస్పతిభిః ప్రజాయేయేతి సైతమదిత్యై పునర్వసుభ్యాం శరం నిరవపత్ తతో వాయమోషధే గర్వనస్పతిభిః ప్రాజాయత ప్రజాయతే హవై ప్రజయా పశుభిః య ఏతేన హవిషా యజతే యఉచైన దేవం వేద సోత్ర జుహోతి అదిత్యై స్వాహ పునర్వసుభ్యాం స్వాహాభూత్యై స్వాహ ప్రజాభ్యై స్వాహేతి బృహస్పతిర్వా అకామయత బ్రహ్మవర్చసే శ్యామితి సయేతం బృహస్పతయే తిష్యాయనై వారం చరుం పయసి నిరవపత్ తతో వై స బ్రహ్మవర్చస్య భవత్ బ్రహ్మవర్చసీ హవై భవతి య ఏతేన హవిషా యజతే యౌచైన దేవం వేద సోత్ర జుహోతి బృహస్పతయే స్వాహ తిష్యాయ స్వాహ బ్రహ్మవర్చసాయ స్వాహేతి దేవాసురాః సంయత్తా ఆసన్ తే దేవాః సర్పేభ్య ఆశ్రేషాభ్య ఆజ్యేకరం భన్నిరవపన్ తానేతాభిరేవ దేవతాభిరుపానయన్ ఏతాభిర్హవై దేవతాభిర్ద్విషంతం భ్రాతృవ్యముపనయతి య ఏతేన హవిషా యజతే య ఉచైన దేవం వేద సోత్ర జుహోతి సర్పేభ్య స్వాహా శ్రేషాభ్య స్వాహా దంతశూకేభ్య స్వాహేతి పితరో వా అకామయంత పితృలోకరుద్ధృయామేతి తగేతం పితృభ్యో మఘాభ్య పురోడాశగుంషకపాలం నిరవపన్ తతో వైతే పితృలోక ఆర్ధ్వన్ పితృలోకే హవారుధ్నోతి య ఏతేన హవిషా యజతే యగుచైన దేవం వేద సోత్రజుహోతి పితృభ్య స్వాహా మఘాభ్య స్వాహా నఘాభ్య స్వాహా గదాభ్య స్వాహారుంధతేభ్య స్వాహేతి అర్యమా వా అకామయత పశుమాన్ స్యామితి సయేతమర్యమ్నే ఫల్గునేభ్యాం చరం నిరవపత్ తతో వై స పశుమానభవత్ పశుమాన్ హవైధవతి య ఏతేన హవిషా యజతే య ఉచైన దేవం వేద సోత్ర జుహోతి అర్యమ్నే స్వాహా ఫల్గునేభ్యాగ స్వాహా పశుభ్య స్వాహేతి భగో వా అకామయత భగే శ్రేష్ఠీ దేవానాగస్యామితి సయేదం భగాయ ఫల్గునేభ్యాం చరం నిరవపద్ తతో వై స భగీ శ్రేష్ఠీ దేవానామభవద్ భగీహ వై శ్రేష్ఠీ సమానానాంభవతి య ఏతేన హవిషా యజతే య ఉచైన దేవం వేద సోత్ర జుహోతి భగాయ స్వాహా ఫల్గునేభ్యాగ స్వాహా శ్రేష్ఠ్యాయ స్వాహేతి సవితా వా అకామయత షణ్మే దేవాదధీరన్ సవితా స్యామితి సయేతగుం సవిత్రే హస్తాయ పురోడాశం ద్వాదశకపాలన్యరవపదాశూనాం వ్రీహీణాం తతో వై తస్మై శ్రద్దేవా అదధత సవితా భవద్ శ్రద్ధ వా అస్మై మనుష్యాదధరే సవితా సమానానాం భవతి య ఏతేన హవిషా యజతే య ఉచైన దేవం వేద సోత్ర జుహోతి సవిత్రే స్వాహా హస్తాయ స్వాహా దదతే స్వాహా ప్రణతే స్వాహా ప్రయచ్చతే స్వాహా ప్రతిగృహ్ణతే స్వాహేతి త్వష్టా వా అకామయత చిత్రం ప్రజాం విందేయేతి సయేతం వష్ట్రే చిత్రాయై పురోడాశమష్టాకపాలం నిరవపత్ తతో వై స చిత్రం ప్రజామవిందత చిత్రకం హరై ప్రజాం విందతే య ఏతేన హవిషా యజతే య ఉచైన దేవం వేద సోత్ర జుహోతి త్వష్ట్రే స్వాహా చిత్రాయై స్వాహా చైత్రాయ స్వాహా ప్రజాయై స్వాహేతి వాయుర్వా అకామయత కామచారమేష లోకేష్వభిజయేయమితి సయేతద్వాయవేనుష్ట్యాయై గృష్ట్యై దుగ్ధం పయో నిరవపద్ తతో వై స కామచారమేష లోకేష్వభ్యజయత్ కామచారగం హవా ఏష లోకేష్వభిజయతి య ఏతేన హవిషా యజతే య ఉచైన దేవం వేద సోత్ర జుహోతి వాయవే స్వాహా నిష్ట్యాయై స్వాహా కామచారాయ స్వాహాభిజిత్యై స్వాహేతి ఇంద్రాగ్నే వా అకామయేతాం శ్రేష్ఠ్యం దేవానామభిజయేవేతి తావేతమింద్రాగ్నిభ్యాం విశాఖాభ్యాం పురోడాశమేకాదశకపాలం నిరవపతాం తతో వైతౌ శ్రేష్ఠ్యం దేవానామభ్యజయతాం శ్రేష్ఠ్యగుం హవై సమానానామభిజయతి య ఏతేన హవిషా యజతే య ఉచైన దేవం వేద సోత్ర జుహోతి ఇంద్రాగ్నిభ్యాగ స్వాహా విశాఖాభ్యాగ స్వాహా శ్రేష్ఠ్యాయ స్వాహాభిజిత్యై స్వాహేతి అథైతత్పౌర్ణమాస్యా ఆజ్యం నిర్భవతి కామో వై పౌర్ణమాసీ కామ ఆజ్యం కామేనైవ కామగుం సమర్థయతి క్షిప్రమేణ గుంసకామ ఉపనమతి యేన కామేన యజతే సోత్ర జుహోతి ఔర్ణమాస్యై స్వాహా కామాయ స్వాహాగత్యై స్వాహేతి మిత్రో వా అకామయత విత్రధేయమేషు లోకేష్వభిజయేయమితి సయేతం మిత్రాయానూరాధేభ్యశ్చరం నిరవపద్ తతో వై సమిత్రధేయమేషు లోకేష్వభ్యజయత్ మిత్రధేయగం హవా ఏషు లోకేష్వభిజయతి య ఏతేన హవిషా యజతే య ఉచైన దేవం వేద సోత్ర జుహోతి మిత్రాయ స్వాహానూరాధేభ్య స్వాహ మిత్రధేయాయ స్వాహాభిజిత్యై స్వాహేతి ఇంద్రో వా అకామయత జ్యేష్ఠ్యం దేవానామభిజయేయమితి సయేతమింద్రాయ జ్యేష్ఠాయై పురోడాశమేకాదశకపాలం నిరవతన్ మహావ్రీహీణాం తదో వై స జ్యేష్ఠ్యం దేవానామభ్యజయత్ జ్యేష్ఠ్యగం హవై సమానానామభిజయతి య ఏతేన హవిషా యజతే య ఉచైన దేవం వేద సోత్ర జుహోతి ఇంద్రాయ స్వాహ జ్యేష్ఠాయై స్వాహ జ్యేష్ఠ్యాయ స్వాహాభిజిత్యై స్వాహేతి ప్రజాపతిర్వా అకామయత మూలం ప్రజాం విందేయేతి సయేతం ప్రజాపతయే మూలాయ చరం నిరవపద్ తతో వై సమూలం ప్రజామవిందత మూలగం హవై ప్రజాం విందతే య ఏతేన హవిషా యజతే యవుచైన దేవం వేద సోత్ర జుహోతి ప్రజాపతయే స్వాహ మూలాయ స్వాహ ప్రజాయే స్వాహేతి ఆపో వా అకామయంత సముద్రం కామమభిజయేమేతి తా ఏతమధ్యోషాఢాభ్యశ్చరం నిరవపన్ తతో వైతాః సముద్రం కామమభ్యజయన్ సముద్రగం హవై కామమభిజయతి య ఏతేన హవిషా యజతే య ఉచైన దేవం వేద సోత్ర జుహోతి అభ్యస్వాహ షాఢాభ్యస్వాహ సముద్రాయ స్వాహ కామాయ స్వాహ అభిజిత్యై స్వాహేతి విశ్వే వై దేవా అకామయంత అనపజయ్యం జయేమేతి తయేతం విశ్వేభ్యో దేవేభ్యో షాఢాభ్యశ్చరం నిరవపన్ తరో వైతేనపజయ్యమజయన్ అనపజయ్యగుం హవైజయతి య ఏతేన హవిషా యజతే య ఉచైన దేవం వేద సోత్ర జుహోతి విశ్వేభ్యో దేవేభ్య స్వాహ షాఢాభ్య స్వాహ అనపజయ్యాయ స్వాహాజిత్యై స్వాహేతి బ్రహ్మ వా అకామయత బ్రహ్మలోకమభిజయేయమితి తదేతం బ్రహ్మణే భిజితే చరుం నిరవపత్ తతో వై తద్బ్రహ్మలోకమభ్యజయత్ బ్రహ్మలోకగం హవా అభిజయతి య ఏతేన హవిషా యజతే య ఉచైన దేవం వేద సోత్ర జుహోతి బ్రహ్మణే స్వాహాభిజితే స్వాహ బ్రహ్మలోకాయ స్వాహాభిజిత్యై స్వాహేతి విష్ణుర్వా అకామయత పుణ్యగశ్లోకగం శృణ్వీయ నమా పాపీ కీర్తిరాగచ్చేదితి స ఏతం విష్ణవే శ్రోణాయై పురోడాశంత్రికపాలం నిరవపద్ తతో వై స పుణ్యగశ్లోకమశృణుత నైనం పాపీ కీర్తిరాగచ్చత్ పుణ్యగం హరే శ్లోకగం శృణుతే నైనం పాపీ కీర్తిరాగచ్చకి య ఏతేన హవిషా యజతే యౌచైన దేవం వేద సోత్ర జుహోతి విష్ణవే స్వాహ శ్రోణాయై స్వాహ శ్లోకాయ స్వాహ శ్రుతాయ స్వాహేతి తసతో వా అకామయంత అగ్రం దేవతానాం పరీయామేతి తయేతం వసుభ్యశ్రవిష్ఠాభ్య పురోడాసమష్టాకపాలం నిరవపన్ తతో వైతేగ్రం దేవతానాం పర్యాయం అగ్రగం హవై సమానానాం పర్యేతి య ఏతేన హవిషా యజతే య ఉచైన దేవం వేద సోత్ర జుహోతి వసుభ్య స్వాహ శ్రవిష్ఠాభ్య స్వాహ అగ్రాయ స్వాహ పరీత్యై స్వాహేతి ఇంద్రో వా అకామయత దృఢో శిథిలస్యామితి సయేతం వరుణాయ శతభిషజే భేషజేభ్య పురోడాసందశకపాలం నిరపపత్కృష్ణానాం వ్రీహీణాం తతో వై స దృఢో శిథిలో భవత్ దృఢో హవా అశిథిలో భవతి యేన హమిషా గజతే యౌచైన దేవం వేద సోత్ర జుహోతి వరుణాయ స్వాహ శతభిషజే స్వాహ భేషజేభ్య స్వాహేతి అజో వా ఏకపాదకామయత తేజస్వీ బ్రహ్మవర్చసీ స్యామితి సజేతమజాయైకపదే ప్రాష్ఠపదేభ్యశ్చరన్ నిరపపత్ తతో వైసతేజస్వీ బ్రహ్మవర్చస్యభవత్ తేజస్వీ హవై బ్రహ్మవర్చసీ భవతి యేతేన హరిషా యజతే యౌచైన దేవం వేద సోత్ర జుహోతి అజాయైకపదే స్వాహ ప్రోష్ఠపదేభ్య స్వాహ తేజసే స్వాహ బ్రహ్మవర్చసాయ స్వాహేతి అహిర్వై బుద్ధ్యో కామయత ఇమాం ప్రతిష్టాం విందేయేతి సయేతమహజే బుద్ధ్యాయ ప్రోష్ఠపదేభ్యరోడాశం భూమికపాలం నిరపపద్ తదో వై స ఇమాం ప్రతిష్టామవిందత ఇమాగుం హవై ప్రతిష్టాం విందతే యేతేన హవిషా యజతే యకుచైన దేవం వేద సోత్ర జుహోతి అహజే బుద్ధ్యాయ స్వాహ ప్రోష్ఠపదేభ్య స్వాహ ప్రతిష్టాయై స్వాహేతి పూషా వా అకామయత పశుమాం స్యామితి సయేతం పూష్ణే రేవత్యై చరుం నిరవపత్ తతో వై స పశుమానభవత్ పశుమాన్ హవై భవతి యేతేన హవిషా యజతే యౌచైన దేవం వేద సోత్ర జుహోతి ఊష్ణే స్వాహ రేవత్యై స్వాహ పశుభ్య స్వాహేతి అశ్వినౌ వా అకామయేతాం శ్రోత్రస్వినావబధిరో స్యావేతి తావేతమశ్విభ్యామశ్వయుభ్యాం పురోడాశం ద్వికపాలం నిరవపతాం తదో వైతౌ శ్రోత్రస్వినావబధిరాభవతాం శ్రోత్రస్వీ హవా అవధిరో భవతి యేతేన హవిషా యజతే యౌచైన దేవం వేద సోత్ర జుహోతి అశ్వభ్యాగస్వాహాశ్వయుభ్యాగస్వాహ శ్రోత్రాగస్వాహ శ్రుత్యై స్వాహేతి యమో వా అకామయత పితృణాగుం రాజ్యమభిజయేయమితి సయేతం యమాజాపభరణేభ్యశ్చరం నిరవపత్ తతో వై స పితృణాగుం రాజ్యమభ్యజయత్ సమానానాగం హవై రాజ్యమభిజయతి యేతేన హవిషా యజతే యౌచైన దేవం వేద సోత్ర జుహోతి యమాయ స్వాహాపభరణేభ్య స్వాహ రాజ్యాయ స్వాహాభిజిత్యై స్వాహేతి అథైతదమావాస్యాజ్యం నిర్భవతి కామో వా అమావాస్యా కామ ఆజ్యం కామేనైవ కామకం సమర్థయతి క్షిప్రమేణ కంసకామ ఉపనమతి యేన కామేన యజతే సోత్ర జుహోతి అమావాస్యాయై స్వాహ కామాయ స్వాహాగత్యై స్వాహేతి చంద్రమా వా అకామయత అహోరాత్రానర్ధమాసాన్ మాసాన్ ఋతోన్ సంవత్సరమాప్వా చంద్రమసస్సాయుజ్యకం సలోకతామాప్నుయామితి సయేతం చంద్రమసే ప్రతిదృశ్యాయై పురోడాశం పంచదశకపాలం నిరవపత్ తతో వైసోహోరాత్రానర్ధమాసాన్ మాసాన్ ఋతోన్ సంవత్సరమాప్వా చంద్రమసస్సాయుజ్యకం సలోకతామాప్నోత్ అహోరాత్రాన్ హవ అర్ధమాసాన్ మాసానృతోన్ సంవత్సరమాప్వా చంద్రమసస్సాయుజ్యకం సలోకతామాప్నోతి యేతేన హవిషా యజతే యౌచైన దేవం వేద సోత్ర జుహోతి చంద్రమసే స్వాహ ప్రతిదృశ్యాయై స్వాహ అహోరాత్రేభ్య స్వాహ అర్ధమాసేభ్య స్వాహ మాసేభ్య స్వాహర్తభ్య స్వాహ సంవత్సరాయ స్వాహేతి అహోరాత్రే వా అకామయేతాం అత్యహోరాత్రే ముచ్యే వహి ననావహోరాత్రే ఆప్నుజాతామితి తే ఏతమహోరాత్రాభ్యాం చరుం నిరవపతాం ద్వయానాం వ్రీహీణాం శుక్లానా కృష్ణానాంశ సవాప్యోర్ధుభ్యే శ్వేతాయై చ కృష్ణాయై చ తతో వైతే అత్యహోరాత్రే అముచ్యేతే నైనే అహోరాత్రే ఆత్మతాం అతిహవా అహోరాత్రే ముచ్యతే నైనమహోరాత్రే ఆత్మతః య ఏతేన హవిషా యజతే య ఉచైన దేవం వేద సోత్ర జుహోతి అన్హే స్వాహ రాత్రియై స్వాహ అతిముక్త్యై స్వాహేతి ఉషా వా అకామయత ప్రియాదిత్యస్య సుభగా స్యామితి సైతముషసే చరుం నిరవపత్ తతో వై సా ప్రియాదిత్యస్య సుభగా భవత్ ప్రియో హవై సమాదానాగం సుభగో భవతి య ఏతేన హవిషా యజతే య ఉచైన దేవం వేద సోత్ర జుహోతి ఉషసే స్వాహ వ్యుష్ట్యై స్వాహ వ్యోషుష్యై స్వాహ అభ్యుచ్ఛంత్యై స్వాహ యుష్టాయై స్వాహేతి తస్మై నక్షత్రాయ చరం నిర్వపతి యథా త్వం దేవానామసి ఏవమహం మనుష్యాణాం భోజాసమితి యథా హవా ఏతద్దేవానాం ఏవగం హవా ఏష మనుష్యాణాం భవతి య ఏతేన హవిషా యజతే య ఉచైన దేవం వేద సోత్ర జుహోతి నక్షత్రాయ స్వాహోదేష్యతే స్వాహ ఉద్యతే స్వాహోదితాయ స్వాహ హరసే స్వాహ భరసే స్వాహ భ్రాజసే స్వాహ తేజసే స్వాహ తపసే స్వాహ బ్రహ్మవర్చసాయ స్వాహేతి సూర్యోపా అకామయత నక్షత్రాణాం ప్రతిష్టాస్యామితి సయేతకం సూర్యాయ నక్షత్రేభ్యశ్చరం నిరవపత్ తతో వై స నక్షత్రాణాం ప్రతిష్టా భవత్ ప్రతిష్టా హవై సమానానాం భవతి య ఏతేన హవిషా యజతే య ఉచైన దేవం వేద సోత్ర జుహోతి సూర్యాయ స్వాహ నక్షత్రేభ్య స్వాహ ప్రతిష్టాయై స్వాహేతి అథైతమదిత్యై చరుణ్నిర్వపతి ఇయం వా అదిదిః అస్యామేవ ప్రతిష్ఠతి సోత్ర జుహోతి అదిత్యై స్వాహ ప్రతిష్టాయై స్వాహేతి అథైతం విష్ణవే చరుణ్నిర్వపతి యజ్ఞా వై విష్ణుః యజ్ఞ ఏవాంతతః ప్రతిష్ఠతి సోత్ర జుహోతి విష్ణవే స్వాహ యజ్ఞాయ స్వాహ ప్రతిష్టాయై స్వాహేతి. తృతీయాష్టక ప్రథమ ప్రశ్న సమాప్తః.